జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ. పరమ భాగవతులారా, శ్రీరామచంద్రుని కళ్యాణ గుణాలను దశరథ చక్రవర్తి కూడా గమనించాడు. రామునికి రాజ్యాధికారం ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చింది అని కూడా ఆయన భావించాడు. అయితే ఆయన అలా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎన్నో విధములైనటువంటి ఉత్పాతములు కనిపిస్తూ ఉన్నాయి తనకి. దివి అంతరిక్షే భూమౌచ ఘోరం ఉత్పాతజం భయం సంచచక్షీచ మేధావి శరీరేచ ఆత్మనో జరాం. ఆకాశం మీద ఎన్నో నక్షత్రములలో, అంతరిక్షములో, భూమి మీద ఘోరములైనటువంటివి తన మనసుకి అనిపిస్తూ ఉన్నాయి. అవేం జరగటం లేదు అక్కడ. తన మనసు భయపడుతూ ఉన్నది, అలాగే శరీరమునందు ముసలితనము వస్తూ ఉన్నది. కనుక ఆయన మేధావి దశరథ చక్రవర్తి ఆలోచన చేశాడు. ఇలా పూర్ణచంద్రాననుడైనటువంటి ఆ రాముని, లోకమంతటికీ ఇష్టుడైనటువంటి రాముని, తనకి ప్రేమపాత్రుడైనటువంటి రాముని, ధర్మాత్ముడు సత్యసంధుడు అయినటువంటి రాముడిని యవ్వరాజ్యాభిషేకం చేయాలి రామునికి అని చెప్పి చాలా త్వరగా నిర్ణయం తీసేసుకున్నాడు దశరథ చక్రవర్తి. నానానగర వాస్తవ్యాన్ పృథక్ జానపదానపి, అందరినీ కూడా పిలిపించాడు. ఆ కోసల దేశానికి సంబంధించినటువంటి జనపదములలో నివసించేటటువంటి వారు, సామంతరాజులు, దండనాథులు మొదలైనటువంటి వారందరినీ కూడా ఆయన పిలిపించాడు. నతు కేకయ రాజానం జనకం వా నరాధిప. కేకయరాజు ఆయన్ని పిలిపించలేదు, జనకుడిని కూడా పిలిపించలేదు. ఎందువలనంటే త్వరయాచ ఆనయామాస పశ్చాత్తు శ్రోష్యత ప్రియం. వారికి తర్వాత చెబుదాం ఇష్టమైనటువంటి విషయం కదా ఇది, చెప్పి వారిని ఆనందపరచవచ్చు అని అనుకున్నాడు ఆయన. ఇంకా దూరవర్తిత్వాత్ అని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే చాలా దూరంగా ఉన్నటువంటివి ఆ రాజ్యాలు, మిథిలానగరం ఒకటి, అలాగే కేకయ రాజ్యం ఒకటి, ఒకటి పడమటలో ఉన్నది, ఒకటి ఉత్తరంలో ఉన్నది అయోధ్యకు, చాలా దూరంగా ఉన్నవి కనుక అని ఈయన వ్యాఖ్యానంలో అంటూ ఉన్నారు. సరే, కొంతమంది మేధావులేమో మరి ఆ రామునికి పట్టాభిషేకానికి ఈ ఇద్దరు కూడా వస్తే భరతుడికి అంతకుముందు ఇస్తానన్నాడు కనుక వారేమైనా అడ్డు పెడతారేమోనని భయం. ఒకవేళ వారు అడ్డుపడితే మరి జనకుడు కానీ వస్తే, మరి పెద్దల్లుడు పెద్ద కొడుకు కదా నీకు, కనుక నీ కొడు పెద్ద కొడుకు కీవా అని అంటాడేమోను అని ఈయన అనుకొని ఉంటాడు అని ఊహిస్తున్నారు అంతే తప్ప ఇక్కడ వాల్మీకి అయితే ఆ మాట చెప్పలేదు. ఇలా మిగిలినటువంటి వారందరినీ కూడా పిలిపించాడు, అయోధ్యకు రప్పించాడు. అంటే వెంటనే ఏమీ ఏర్పాట్లు చేసేయరు గబగబా, మనకేదో సినిమాల్లాగానో లేకపోతే మనం అనుకున్నట్లుగానో వాళ్ళకి విడుదల ఏర్పాటు చేస్తారు, వాళ్ళని కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటారు, వాళ్ళకి రాజోచితమైనటువంటి మర్యాదలు చేస్తూ ఉంటారు, అలా జరుగుతూ ఉంటాయి. అలా కొన్ని రోజులు అలా గడిచిన తరువాత ఒకరోజు సభ ఏర్పాటు చేశాడు దశరథ చక్రవర్తి. ఆ రాజులందరినీ కూడా పిలిపించాడు. పిలిపిస్తే అందరూ రాజులు వచ్చారు, ఇంకా నగరంలోని వారు కూడా వచ్చారు, పట్టణంలోని వారు వచ్చారు, ప్రజాప్రముఖులందరూ కూడా వచ్చి ఆసనాలలో ఆసీనులై కూర్చొని ఉన్నారు. దశరథుడు ఏం చెబుతాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఎలా ఉన్నాడు దశరథుడు అని అంటే, వారందరితో కూడా పరివేష్టితుడైన దశరథుడు దేవతల చేత పరివేష్టుడైన దేవేంద్రుని వలె ప్రకాశించాడు అంటూ ఉన్నారు. సలబ్ధమానైర్ వినయాన్వితైర్ నృపై పురాలయైర్ జానపదైశ్చ మానవై ఉపోపవిష్టైర్ నృపతిరువృతో బభవు సహస్రచక్షుర్భగవాని వామరై. వారందరితో దేవతలతో కూడినటువంటి సహస్రచక్షు 1000 కనులు కలిగినటువంటి ఇంద్రుని వలె ప్రకాశించాడు దశరథ చక్రవర్తి. ఇలా సభ తీరి ఉన్నది అన్నమాట. అంటే అప్పటికి 12 సంవత్సరాలు గడిచిపోయినాయి. రామునికి వివాహమై భరతుడు కేకయ రాజ్యానికి వెళ్ళి 25వ సంవత్సరం ఆయనకి రామునికి నడుస్తూ ఉన్నది వయస్సు. ఇక అప్పుడు తత పరిషదం సర్వాన్ ఆమంత్ర్య వసుధాధిప హితముద్ధర్షణం చై ఏవం ఉమాచ ప్రథితం వచ. అధ రాజాభిషేకస్య సర్వసమ్మతత్వం దర్శయతి. అందరికీ కూడా ఇది సమ్మతము అనే విషయాన్ని ఇప్పుడు ఈ సర్గలు తెలియచేస్తూ ఉన్నారు అంటున్నారు. అందరినీ కూడా అభిముఖీకృత్య తాను చెప్పిన మాటలు వినేటట్లుగా తన మాటలని వారందరూ కూడా ఒప్పుకునేటట్లుగా అలా ఉత్సాహము కనిపించేటట్లుగా కూడా ఇలా చెబుతూ ఉన్నాడు దశరథ చక్రవర్తి. ఏం చెబుతూ ఉన్నాడు అనంటే, ఉత్తమము విశాలము అయినటువంటి ఈ రాజ్యాన్ని మా పూర్వులైన రాజశ్రేష్ఠులు తండ్రి పుత్రుని కాపాడినట్లు కాపాడారు. అందరూ కూడా అలాగే చేశారు. ఇప్పటి వరకు ఇక్ష్వాకు మొదలు నా వరకు కూడా. మరి ఈ సంగతి మీకు అందరికీ తెలిసిందే కదా. నేను కూడా అలాగే మీ అందరికీ కూడా సుఖకరమైనటువంటి ఏర్పాట్లు చక్కగా చేసి మిమ్మల్ని సంతోషపరుస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాను. ఇక ముందు కూడా అలాగే చెయ్యాలి అనేటటువంటిది కూడా నేను అనుకుంటూ ఉన్నాను. మీకు అందరికీ కూడా మేలు చేయాలనేదే నా ఉద్దేశము. ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతాహితం పాండురస్య ఆతపత్రస్య ఛాయయా ఛాయాయాం జరితం మయా. ఈ శ్వేతఛత్రము యొక్క ఛాయ నీడలో నేను పరిపాలన చేస్తూ ఉన్నా. కనుక మీరందరూ ఆనందపడ్డారు. వయోవృద్ధుడు అయిపోయా నేను, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, నా శరీరమా జీర్ణావస్థకు చేరుకున్నది, ఇక నేను విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. అయితే మరి ఈ ధర్మ సంస్థాపకమైనటువంటి బాధ్యత ఉన్నదే, ఇది చాలా క్లిష్టమైనటువంటిది. కనుక ఇప్పుడు రాజనీతి తెలియనటువంటి వారు, జితేంద్రియులు కానివారు ఈ బాధ్యత నిర్వర్తించలేరు. రాజ్యపాలన అంటే రాజనీతి తెలిసి ఉండాలి, ఇంద్రియజయం కూడా కలిగి ఉండాలి, నిగ్రహం ఉండాలి, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలిసి ఉండాలి, తొందరపాటు పనికిరాదు. అలాగే అన్ని విధాలా రక్షిస్తూ దీన్ని వృద్ధి పొందిస్తూ ఇలా కాలం నేను గడిపాను, నా శరీరం అలసిపోయింది, నా మనసు అలసిపోయింది, కనుక ఇప్పుడు నేను నాకు బదులుగా అనేటప్పటికి ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ, ఎవరికి చెబుతాడు ఎవరని చెబుతాడు అని చూశాడు. ఆయన కూడా ఒక క్షణమల సభంతా కూడా నిశ్శబ్దంగా వింటూ ఎదురు చూస్తూ ఉంది. ఎవరు ఎవరు ఎవరిని ప్రకటిస్తాడు అని నాకు బదులుగా అనగానే అలా చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే ఏమన్నాడు అప్పుడు, అనుజాతో హిమాం సర్వై గుణైర్జ్యేష్ఠో మమ ఆత్మజ పురందర సమో వీర్యే రామ పరపురంజయ. నాకు బదులుగా సర్వగుణములలోనూ జ్యేష్ఠుడు, నా పుత్రులలో కూడా జ్యేష్ఠుడు, ఇంద్ర సమానుడు, వీర్యవంతుడు అయినటువంటి ఆ రాముని నేను పట్టాభిషేకం చేయాలనుకుంటూ ఉన్నాను అనగానే ఆనందము వెళ్ళి విరిసిపోయింది వాళ్ళందరిలోనూ కూడా. అలా తం చంద్రమివ పుష్యేణ యుక్తం ధర్మభృతం వరం యవ్వరాజ్యే నియుక్తోస్మి ప్రీత పురుషపుంగవం. పురుషపుంగవుడైనటువంటి ఆ పురుషశ్రేష్ఠుడు రాముడు, ఆయన్ని నేను యవ్వరాజ్య పట్టాభిషేకం చేయాలి అనుకుంటూ ఉన్నాను. పుష్య చంద్రునిలాగా పుష్య నక్షత్రంలో అభిషేకం చేసినట్లయితే చంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక శ్వః పుష్యేణ యవరాజ్యే నియోక్తాస్మి, రేపే పుష్యం నక్షత్రము పుష్యమి కనుక రేపే పట్టాభిషేకం చేయాలి అనేటటువంటిది నా యొక్క ఉద్దేశము అన్నాడు ఆయన. అని ఇంకా అనురూప సవైనాథో లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజ త్రైలోక్యమపి నాథేన ఏన స్యాతు నాథవత్తరం. తగినటువంటి వాడు రాముడు, రాజ్యమునకు తగినటువంటి వాడు రాముడు. వాడు లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజుడు, తేజోయుక్తుడు, మూడు లోకములకి కూడా నాథుడు కావలసిన వాడు, చక్రవర్తి కావలసిన వాడు, పరిపాలన చేయటానికి తగినటువంటి వాడు సుమా నా రాముడు అని చెప్తే, దీనికి విశేషంగా గోవిందరాజీయం అవసరమైన చోట రాస్తుంటాడు ఆయన. చూద్దాం దాన్ని. దశరథవచనం వాల్మీకి తత్వజ్ఞ తత్వజ్ఞతయా శ్లాఘ్యతి. వాల్మీకి కూడా శ్లాఘిస్తూ ఉన్నాడు, అంటే గొప్పగా చెప్తూ ఉన్నాడు, ఆయన పొగుడుతూ ఉన్నాడు. సహ రామ అనురూప, ఆ రాముడు అనురూపుడు, అనుగుణ తగినటువంటి గుణములు కలిగినటువంటి వాడు. నాథ లోకస్య, లోకానికి నాథుడు. అనురూపత్వే హేతు, అనురూపము అంటే తగినవాడు. ఆ తగినటువంటిది ఏమిటి అని అంటే లక్ష్మీవాన్ అపరిచ్ఛిన్న తేజస్కహ, ఆయన తేజస్సు పరిచ్ఛిన్నం చేయటానికి ఏం వీల్లేదు, ఇంత అని చెప్పటానికి సాధ్యం కాదు, అంతటి తేజోవంతుడు నా రాముడు. మరి దానికి ఏమిటయ్యా కారణం అంటే లక్ష్మణాగ్రజ, లక్ష్మణునికి అగ్రజుడు ఈయన. లక్ష్మణు లక్ష్మీవర్ధన, లక్ష్మణుడు అని అంటే లక్ష్మీవర్ధనుడు, తేజస్సుని సంపదలని పెంచేవాడు లక్ష్మణుడు అని అంటే భూభారం వరించేటటువంటి మహాపురుషుడు లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడికి కూడా అగ్రజుడు కనుక అటువంటి వాడు ప్రేమశాలి, సర్వత్ర అందరినీ కూడా ప్రేమించేటటువంటి వాడు రాముడు. అందరూ ఆయనంటే ఇష్టపడుతూ ఉన్నారు సుమా. అటువంటి వాడు అనురూప అంటే మరొక అర్థాన్ని చెప్తూ ఉన్నారు. నిత్యానపాయిన్య లక్ష్మీ విశిష్ట పరిజన పర్యంతో రామ సర్వస్య నిరుపాధిక శేషి. ఇక్కడ లక్ష్మీవాన్ అన్నప్పుడు సంపద్యుక్తుడనే కాక సాక్షాత్తు లక్ష్మీ దేవి ఆమెతో కూడినవాడు, ఆమె నిత్యానపాయిని ఎల్లప్పుడూ కూడా విడవకుండా ఉంటుంది కనుక అటువంటి లక్ష్మీయుక్తుడైనటువంటి వాడు కనుక రాముడు. నిరుపాధిక శేషి, అందరినీ కూడా పరిపాలించడానికి ఏ ఒక్క కారణము లేకుండా ఆయనే చక్రవర్తి, అందరికీ ఆయనే రాజు, ఆయనే శేషి. జీవులందరికీ కూడా ఆయనే కదా, పరమాత్మే కదా, జీవులందరినీ అందు అంతర్యామిగా ఉండి నియమించేవాడు, నడిపించేవాడు, అంత ప్రసాదించేవాడు అనుగ్రహంతో. కనుక అలా కూడా సరిపోతుంది అంటున్నారు ఈయన. దశరథస్తు రాజ్యపాలన ఉపాధిక శేషి. మరి దశరథుడు అనంటే కేవలము రాజ్యపాలన చేయటంలోనే రాజు అంతే తప్ప అంతర్యామిగా ఉండి ఇలా చేయలేడు కదా, రాముని వంటి వాడు కాదు దశరథుడు అని చెప్తూ ఉన్నారు. ఇది శృతి ప్రసిద్ధమైనటువంటి ఒక శ్లోకాన్ని చూపిస్తూ ఉన్నారు. దాసభూత స్వతసర్వేహి ఆత్మానః పరమాత్మనః. ఈ ఆత్మలన్నీ కూడా పరమాత్మకి స్వతః అంటే సహజంగానే, ఏ ఒక్కరూ నియమించకుండానే దాసభూతాః, దాసభూతులు అన్నీ కూడా సేవ, పరమాత్మ సేవ చేయడానికి సహజమైన స్థితి కలిగినవి జీవులందరూ కూడా. ఎవరు నియమించలా, మీరు ఇలా ఆయనకు సేవ చేయండి, ఆయన మీ చేత సేవ చేయించుకునేవాడు అనేటటువంటి నియమనము అంటూ ఎవరూ చేయలేదు. కనుక తస్య నిరుపాధిక శేషత్వం, ఉపాధి అంటే ఒక కారణం. ఏ కారణం ఉన్నదండి పరమాత్మకి జీవులకి ఈ నియమించటం అనేది? ఏమీ కారణమేమున్నది మధ్యలో? ఏదీ లేదు. ఇది సహజము, ఎప్పటి నుంచి ఉంది? అనాది. ఈ జీవులందరూ పరమాత్మకి దాసభూతులే, సహజంగానే ఇది ఏ ఒక్కరూ నియమించకుండానే జరిగింది. కనుక అందరికీ ఇష్టమే రాముడు, పరమాత్మ అంటే అందరికీ ఇష్టమే, అందరినీ శాసించేవాడు ఆయనే. దాని నిమిత్తం ఏమిటయ్యానంటే త్రైలోక్యమపి నాధేన, మూడు లోకాలు కూడా త్రయోలోక ఏవ త్రైలోక్యం, మూడు లోకములు. ఈ మూడు లోకములు అని అంటే మనం లోకాలని చెప్పుకోవచ్చు, అంటే భూమి, దివి అంతరిక్షము అంటారు, అలాగే దివి అంటే ఆకాశము, ఆ పైన ఉన్నటువంటిది. అంతరిక్షం అంటే మధ్యలో నక్షత్రములు, వృక్షము అంటే నక్షత్రము, అంతర్వృక్షమే అంతరిక్షము అంటే. నక్షత్రలోకము మధ్యలో ఉన్నది, ఆ పైన ఉన్నటువంటివి, వీటిని కలిపి మూడు లోకాలు అంటూ ఉంటారు. ఈ మొత్తానికి కూడా నాథుడు మరి పరమాత్మే కదా, ఆయన సృష్టిలోవే కనుక ఆయనే నాథుడు. అలాగే జీవులు కూడా నిత్యులు, ముక్తులు, బద్ధులు అనే మూడు రకాలుగా ఉంటారు. ఆ ఈ మూడు రకాల జీవులకి కూడా ఆయనే శేషి, అంటే ఈ మూడు రకాలు జీవులు ఆయన్నే సేవిస్తూ ఉంటారు. మనమంతా సంసారంలో ఉన్న బద్ధులమి. ఇలా కొందరు పూర్వము ఆ పరమాత్మ సాన్నిధ్యానికి చేరిన వాళ్ళు, ఆ వైకుంఠలోకానికి, వారిని ముక్తులు అంటారు. వారు జీవులే, అసలు సహజంగా ఆలోకంలోనే కొంతమంది ఉన్నారు. ఎవరెవరు అంటే ఆదిశేషుడు, విశ్వక్సేనుల వారు, గరుత్మంతుడు, వాళ్ళందరినీ నిత్యులు అంటారు. వారు ఈ లోకంలో కూడా అవతారాలకు వస్తూ ఉంటారు. ఇక్కడ కనపడేవన్నీ అవతారాలు, వారివి కూడా. వారు జీవకోటిలో వారే, చివరికి లక్ష్మీదేవి అమ్మ కూడా జీవకోటిలోదే, ఆ తల్లి కూడా. సర్వేశ్వరుడు ఏకోహవై నారాయణ, ఒక్కే ఒక్కడు సర్వేశ్వరుడు. ఈ మూడు రకాలైన జీవులని కూడా ఆయన రక్షించేటటువంటి వాడు. ఇది సహజముగానే ఉన్నటువంటిది. కనుక ఈయన నాథేన నాథవత్తరం, ఆయనే నాథుడైతే అప్పుడు నాథుడు కలవారు అవుతారట వీరందరూ కూడా. కనుక రాముడు రాజైతే అప్పుడు వీరందరూ కూడా పరిపాలకులు అవుతారు, పరిపాల్యులు. పరిపాలకుడు రాముడు, పరిపాలింపబడేవారు అవుతారు వీరు. కనుక రాముడు అటువంటి నిరుపమ సౌందర్యశాలి, దివ్యమంగళ విగ్రహము కలిగినటువంటి వాడు అటువంటి రాముడు. శతగుణిత ఉత్తరక్రమేణ నిరతిశయ దశా శిరస్కృతయాభ్యస్యమాన్ ఆనందరూప ఇత్యర్థః. ఈ రాముడు నాథవత్తరం అంటే అనురూపము. అనురూప అంటే ఇంకా చాలా అర్థంగా చెప్తూ ఉన్నారు. ఎలాగో అంటే శతగుణితోత్తరక్రమం వేదములన్నీ మనిషి ఆనందం ఒకటి, అంతకంటే వంద రెట్లు ఆనందము దేవగంధర్వ అంటూ ఇలా చెప్పుకుంటూ వెళ్ళింది. ఒక పది అంతరములు చూపించింది. అలా దశగుణిత ఉత్తరక్రమముతో నిరతిశయమైనటువంటి ఆనంద గుణము కలిగినటువంటి వాడు రాముడు. ఆనందో బ్రహ్మ అంటూ ఉన్నారు గనక అది అనురూపుడు, తగిన వాడు రాముడు. అటువంటి ఆనందము కలిగిన వాడు. అనుప్రవిష్ట చరాచరాధిక శరీర సర్వశరీర ఇత్యర్థః అనురూప. అంటే అందరి యందు అంతర్యామిగా ఉన్నాడు గనక అన్ని రూపములు కూడా ఆయనవే అనే అర్థాన్ని కూడా ఇక్కడ తీసుకోవచ్చు అంటూ ఉన్నారు ఆయన. ఇలా వ్యాఖ్యానములోనే పరమాత్మ రూపంగా దర్శింపచేస్తూ ఉంటారు. మరి ఆయనేమో నర్మగర్భంగా చెబుతూ ఉంటాడు వాల్మీకి, కొన్ని చోట్లేమో ప్రత్యక్షంగానే చెబుతూ ఉంటాడు. విభవ అంతర్యామి అర్చావతార రూపేణ నానా అవతారశాలి. ఇంకా అనురూప శబ్దానికి ఏం చెబుతూ ఉన్నారయ్యా అంటే పరావ్యూహ విభవ అంతర్యామి అర్చ. ఆయన ఐదు రకాలుగా ఉంటాడు. ఆ శ్రీవైకుంఠలోకంలో ఉండేటటువంటి వాడు ఒక ఆయన, పర వాసుదేవుడు ఆయన. వ్యూహ రూపముల్లో ఇంకొక వాసుదేవుడు, సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధాది రూపములతో. ఇక విభవములు రామకృష్ణాది అవతారములు ఇవి. అంతర్యామి అందరి లోపల ఉండేటటువంటి వాడు, అర్చారూపములో ఉండేవాడు ఆ పరమాత్మే అనురూపుడు. తగినటువంటి రూపము ఆయనదే. ఇంకా తద్విలక్షణ శరీర అలా విలక్షణమైనటువంటి శరీరము అంటే ఏమిటయ్యా అంటే బ్రహ్మ రుద్రులు కూడా తనకి శరీరంగా కలవాడట. బ్రహ్మ రుద్రుడు ఆయన శరీరంలోనే ఉంటారు కదా, ఒక భాగాలు వాళ్ళిద్దరూ కూడా. ఒక ప్రక్కన శరీర భాగంలో ఒక భాగం అంతా పరమశివుడు, మరి నాభి నుంచి వచ్చినటువంటి వాడు బ్రహ్మ. అర్జునుడు విశ్వరూపంలో చూశాడు, ఇది బ్రహ్మాండం ఈశం కమలాసనస్థం అన్నాడు ఆయన. ఆ కమలము నీ యొక్క నాభీ పద్మములో కూర్చొని బ్రహ్మ కనపడుతున్నాడు, ఆయన పక్కనే శివుడు కనపడుతున్నాడు అన్నాడు ఆయన. దీన్ని బట్టి పుండరీకాక్షత్వము చెప్పబడుతూ ఉన్నది. కనుక ఆయనే అనురూపుడు. ఇంకా ఏమంటూ ఉన్నారు, సవైనాథ అనురూప సవైనాథ, అతడే నాథుడు అన్నారు. దీనికి ఏం చెప్తూ ఉన్నారు అని అంటే, వై అంటే విహి అంటే పక్షిట, వీణాం పక్షిణామునాథో వినాథ హంస. పక్షినాథుడు ఎవడు? హంస. ఆ హంస వైనాథ తత్సంబంధి. అణ్యాది వృద్ధ్యాంసవాహన చతుర్ముఖ తత్సహిత సవైనాథ. అంటే ఇందాక చెప్పినట్టే ఈ శబ్దంతో బ్రహ్మ అటు రుద్రుడు కూడా వస్తాడు అని చెప్పినట్లుగా చెప్తూ, నాభిపద్మస్థల స్థిత చతుర్ముఖ. సరే అదైపోయింది. వైనాథో గరుడ వాహనోవా. మరొకటి, వైనాథుడు అని అంటే గరుడ వాహనుడు, విహి అంటే పక్షే మరలా, ఆ పక్షికి నాథుడు గరుత్మంతుడు, అతడు వాహనంగా కలిగిన వాడు ఈయన అతను. అలా ఆ వైనాథ శబ్దానికి ఇచ్చారు అనురూప సహ వైనాథ. ఇంకొకటి లక్ష్మీవాన్ అంటే, లక్ష్మీవాన్ అంటే తేజస్సు కలవాడని చెప్పుకున్నాము, అలాగే నిత్యయోగము అంటే ఎల్లప్పుడూ లక్ష్మీదేవితో కలిసి ఉండేవాడు అంటే సీతాస్వరూపంలో ఉన్నదాయమ్మ. అప్రమేయం హిత తేజో యశస జనకాత్మజ, ఆయన యొక్క తేజస్సు ఉన్నదే చాలా పెరిగిపోయి ఉన్నది. ఇంకా ఇప్పుడు జనకాత్మజ సీతాదేవి ప్రక్కన ఉంటే అని అన్నారు కనుక. అలాగే సీతమ్మ తల్లితో కూడినవాడు లక్ష్మణాగ్రజుడు, ఆశ్రిత పరతంత్రుడు రాముడు, మూడు లోకములకి కూడా నాథుడు. అలాగే ఇటువంటి శృతులు స్మృతులు ఇంకా చాలా ప్రమాణాలు చూపించాయను. త్రైలోక్యనాథవత్తరం రక్షాపేక్షయ రక్షక త్వరాధిక, మూడు లోకముల్లో ఉన్న జనముని కూడా రక్షించటానికి ఎదురు చూసేటటువంటి వాడు ఆ రాముడు. ఇప్పుడు సిద్ధమై ఉన్నాడన్నమాట, సర్వసన్నద్ధుడై ఉన్నాడు మూడు లోకములను రక్షించటానికి. అటువంటి రామునికి పట్టాభిషేకం చేయటము సముచితము అన్నాడు దశరథుడు. రేపు చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.